గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోదిభిస్తేజసాదనం. అత ప్రథమాష్టకే ప్రథమ ప్రశ్న ప్రారంభ. శ్రీగరుభ్యో నమ హరి బ్రహ్మ సంధత్తం తన్మే జిన్వతం క్షత్రగం సంధత్తం తన్మే జిన్వతం ఇషగం సంధత్తం తాం మే జిన్వతం ఊర్జగం సంధత్తం తాం మే జిన్వతం ప్రయగం సంధత్తం తాం మే జిన్వతం పుష్టిగం సంధత్తం తాం మే జిన్వతం ప్రజాగం సంధత్తం తాం మే జిన్వతం పశూన్ సంధత్తం తాన్ మే జిన్వతం స్తుతోజనధా దేవాస్వా శుక్రపా ప్రణయంతో సువీరా ప్రజా ప్రజనయన్ పరే శుక్రశుక్రశోషిషా స్తుతోజనధా దేవాస్వామన్సివా ప్రణయంతో సుప్రజా ప్రజా ప్రజనయన్ పరే మనంసే మన్సిశోషిషా సంజగ్మానౌ ఇవ ఆ పృథివ్యాయు సంధత్తం తన్మే జిన్వతం ప్రాణగం సంధత్తం తం మే జిన్వతం అపానగం సంధత్తం తం మే జిన్వతం వ్యానగం సంధత్తం తం మే జిన్వతం చక్షుః సంధత్తం తన్మే జిన్వతం శ్రోత్రగం సంధత్తం తన్మే జిన్వతం మనస్సంధత్తం తన్మే జిన్వతం వాచకం సంధత్తం తాం మే జిన్వతం ఆయుస్థ ఆయుర్మే ధత్తం ఆయుర్యజ్ఞాయ ధత్తం ఆయుర్యజ్ఞపతయే ధత్తం ప్రాణస్థ ప్రాణం మే ధత్తం ప్రాణయజ్ఞాయ ధత్తం ప్రాణయజ్ఞపతయే ధత్తం చక్షుస్థశ్చక్షుర్మే ధత్తం చక్షుర్యజ్ఞాయ ధత్తం చక్షుర్యజ్ఞపతయే ధత్తం శ్రోత్రగ్రస్థశ్రోత్రం మే ధత్తం శ్రోత్రయజ్ఞాయ ధత్తం శ్రోత్రయజ్ఞపతయే ధత్తం తౌ దేవౌ శుక్రామంథినౌ కల్పయతం దైవేర్విషః కల్పయతం మానుషే ఇషమోర్జమస్మాసు ధత్తం ప్రాణాన్ పశుషు ప్రజాం మయి చ యజమానే చ నిరస్తషండః నిరస్తో మర్కః అపనుత్రౌ షండామర్కౌ సహామునాః శుక్రస్య సమిదసి మంథినః సమిదసి సప్రథమః సంకృతిర్విశ్వకర్మా సప్రథమో మిత్రో వరుణో అగ్నిః సప్రథమో బృహస్పతిశ్చికిత్వాన్ తస్మాయింద్రాయ సుతమాజుహోమి కృత్తికాస్వగ్నిమాదధీత ఏతద్వా అనేర్నక్షత్రం యత్కృత్తికాః స్వాయామేవైనం దేవతాయామాధాయ బ్రహ్మవర్చసే భవతి ముఖం వా ఏతం నక్షత్రాణాం యత్కృత్తికాః యః కృత్తికాస్వగ్నిమాధత్తే ముఖ్య ఏవ భవతి అథో ఖలు అగ్నినక్షత్రమిత్యపచాయంతే గృహాణ హదాహుకో భవతి ప్రజాపతేరోహిణ్యామగ్నిమసృజత తం దేవారోహిణ్యామాదధత తతో వైతే సర్వాన్ రోహానరోహన్ తద్రోహిణ్యైరోహిణి త్వం యో రోహిణ్యామగ్నిమాధత్తే రజ్మోత్యేవ సర్వాన్ రోహాన్ రోహతి దేవా వై భద్రా సంతోగ్నిమాధిత్సంత తేషామనాహితోగ్నిరాసీత్ అథేభ్యో వామం వస్వక్రామద్ తే పునర్వస్వోరాదధత తతో వైతాన్ వామం వసూపావర్తత యః పురా భద్రః సన్పాపీజాన్ స్యాత్ స పునర్వస్వోరగ్నిమాదధీత పునరేవైనం వామం వసూపావర్తతే భద్రో భవతి యః కామయే తదాన కామామే ప్రజాస్యుతి సపూర్వజో ఫల్గున్యోరగ్నిమాదధీత అర్యమ్నో వా ఏతన్నక్షత్రం యత్పూర్వే ఫల్గుని అర్యమేతి తమాహుర్యో దదాతి దానకామా అస్మై ప్రజాభవంతి యః కామయేత భగే స్యామితి స ఉత్తరజో ఫల్గున్యోరగ్నిమాదధీత భగస్య వా ఏతన్నక్షత్రం యదుత్తరే ఫల్గుని భగ్యే భవతి కాళకంజావే నామాసురా ఆసన్ తేసు వర్గాయ లోకాయాగ్నిమచిన్వత పురుష ఇష్టకాముపాదధాత్ పురుష ఇష్టకాం స ఇంద్రో బ్రాహ్మణో బ్రువాణ ఇష్టకాముపాధత్త ఏషామే చిత్రానామేతి తేసు వర్గం లోకమా ప్రారోహన్ స ఇంద్ర ఇష్టకామా బృహత్ తే వాకీర్యంత ఏ వాకీర్యంత తహోర్నాభయోభవన్ ద్వాపదపదతాం తౌ దివ్యౌ స్వానావభవతాం యో భ్రాతృవ్యవాన్ స్యాత్ సచిత్రాయామగ్నిమాదధీత అవకీర్యైవ భ్రాతృవ్యాన్ తోజో బలమింద్రియం వీర్యమాత్మన్ ధత్తే వసంతా బ్రాహ్మణోగ్నిమాదధీత వసంతో వై బ్రాహ్మణస్యర్తో స్వైనమృతా బాధాయ బ్రహ్మవర్చసే భవతి ముఖం వా ఏతదృతూనాం యద్వసంతః యో వసంతాగ్నిమాధత్తే ముఖ్య ఏవ భవతి అథో యోనిమంతమేవైనం ప్రజాతమాధత్తే గ్రీష్మే రాజన్య ఆదధీత గ్రీష్మో వైరాజన్యస్యర్తో స్వేవైన వృతా బాధాయ ఇంద్రియా వై భవతి శరది వైశ్య ఆదధీత శరద్వై వైశ్యస్యర్తో స్వేవైన వృతా బాధాయ పశుమాన్ భవతి నవోర్వజో ఫల్గున్యోరగ్నిమాదధీత ఏషా వేదఘన్యా రాత్రిః సంవత్సరస్య యత్పూర్వే ఫల్గుని పృష్టిర ఏవ సంవత్సరస్యాగ్నిమాధాయ పాపీరాన్ భవతి ఉత్తరజోరాదధీత ఏషా వై ప్రథమా రాత్రిః సంవత్సరస్య యదుత్తరే ఫల్గుని ముఖర ఏవ సంవత్సరస్యాగ్నిమాధాయ వసీలాన్ భవతి అథో ఖలు యైవైనం యజ్ఞ ఉపనమేత్ అథాదధీత సైవాస్యర్థిః ఉద్ధన్వే యదేవాస్యా అమేధ్యం తదపహంతే అపోగోక్షదిశాంతే శికతానివపతే ఏతద్వా అగ్నేర్వేష్వానరస్య రూపం రూపేణైవ వేష్వానరమవరుంధే దోషాన్నివపతే పుష్టిర్వా ఏషా ప్రజననం యదోషాః పుష్ట్యామేవ ప్రజననే నివాధత్తే అథో సంజ్ఞాన ఏవ సంజ్ఞానగృహ్యేతత్పశూనాం యదోషాః యావా పృథివే సహాస్తాం హే విలతి అబ్రూతాం అస్తేవనౌ సహ యజ్ఞిజమితి కిలమృష్యా యజ్ఞిజమాసేత్ తదస్యామదధార్ తమూషా అభవన్ యదస్యా యజ్ఞిజమాసేత్ తదమృష్యామదధార్ తదయశ్చంద్రమసి కృష్ణం ఊషాన్వపన్నలోధ్యాయేత్ ద్యావా పృథివ్యోరేవ యజ్ఞిజేగ్నిమాధత్తే అగ్నిర్దేవేభ్యో నిరాగత ఆసూరూపం కృత్వా స పృథివీం ప్రావిశత్ స ఓకే కుర్వాణ పృథివీమనుసమచరత్ తదాఖుకరేషమభవత్ యదాఖుకరేషకం సంభారోభవతి యదేవాస్యతత్రన్యక్తం తదేవావరుంధే ఓర్జం వా ఏతకం రసం పృథివ్యా ఉపదేశా ఉద్విహంతే యద్వల్మేకం యద్వల్మేకవపాసం భారో భవతి ఓర్జమేవ రసం పృథివ్యా అవరుంధే అథో శ్రోత్రమేవ శ్రోత్రగ్రహ్యేత పృథివ్యా యద్వల్మేక అవధిరో భవతి యేవం వేద ప్రజాపతి ప్రజా అహృజత తాసామన్నముపాక్షీయత తాభ్యసూదముపప్రాభిరత్ తో వై తాసామన్నన్నాక్షీయత యస్య సూదస్తంభారో భవతి నాస్య గృహేంద్రం క్షీయతే ఆపో వా ఇదమగ్రే సలిలమాసీర్ తేన ప్రజాపతిరశ్రామ్యత్ కథమిదగ్రస్యాదితి సోపశ్యత్పుష్కరపర్ణం తిష్టత్ సోమన్యత ఆసేవైతత్ యస్మిన్నిదమధితిష్ఠతేతి సమరాహో రూపం కృత్వోపన్యమజ్జత్ సపృథివీమథ ఆర్చత్ తస్యా ఉపహత్యోదమజ్జత్ తత్పుష్కరపర్ణే ప్రథయత్ యద ప్రథయత్ తత్పృథివ్యై పృథివిత్వం అభూద్వా ఇదమితి తద్భూమ్యై భూమిత్వం తాం దిశోభవాత సమవహత్ తాగుంశక్కరాభిరదృగంహత్ శంవైనో భూదితి తక్షక్కరాణాగుంశక్కరత్వం యద్వరాహ విహతగుంసంభారో భవతి అస్యామేవాక్షంబట్కారమగ్నిమాధత్తే శక్కరాభవంధృత్యై అథోషన్వాయ సరేతా అగ్నిరాధేయైత్యాహు ఆపో వరుణస్య పత్నయ ఆసన్ తా అగ్నిరభ్యధ్యాయత్ తాస్తమభవత్ తస్యేతః పరాపతత్ తద్ధిరణ్యమభవత్ యద్ధిరణ్యముపాస్యతి సరేతసమేవాగ్నిమాధత్తే పురుషయన్వై స్వాద్రేతసో బీభత్సత ఇత్యాహో ఉత్తరత ఉపాస్యత్యబీభత్సాయై అతిప్రయచ్ఛతి ఆర్తిమేవాతిప్రయచ్ఛతి అగ్నిర్దేవేభ్యో నిలాయత ఆశ్వరూపం కృత్వా సోశ్వత్థే సంవత్సరమతిష్ఠత్ తదశ్వత్థస్యాశ్వత్థత్వం యదాశ్వత్థ సంభారో భవతి యదేవాస్య తత్ప్రణ్యక్తం తదేవావరుంధే దేవావావోర్జం వ్యభజంత తత ఉదుంబర ఉదతిష్ఠత్ ఓర్గ్వా ఉదుంబర యదౌదుంబర సంభారో భవతి ఊర్జమేవావరుంధే తృతీయస్యామితో దివి సోమ ఆసీత్ సంగాయత్ర్యాహరత్ తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణోభవత్ తత్పర్ణస్య పర్ణత్వం యస్య పర్ణమయస్తంభారో భవతి సోమపీఠమేవావరుంధే దేవా మే బ్రహ్మన్న వదంత తత్పర్ణ ఉపాశృణోత్ సుశ్రవా వే నామ యత్పర్ణమయస్తంభారో భవతి బ్రహ్మవర్చసమేవావరుంధే ప్రజాపతిరగ్నిమసృజత సోబిభే ప్రమాధక్ష్యతేతి తగం శమ్యాశమయత్ తక్షమ్యై శమిత్వం యక్షమేమయస్సంభారో భవతి శాంత్యా అప్రదాహాయ అగ్నే సృష్టస్య గతః వికంకతం భా ఆర్చత్ యద్వైకంకతస్సంభారో భవతి భా ఏవావరుంధే సహృదయోగ్నిరాధేయైత్యాహుః మరుతోద్భిరగ్నిమతమయన్ తస్య తాంతస్య హృదయమాచ్ఛిందన్ సాశయరభవత్ యదశయహతస్య వృక్షస్య సంభారో భవతి సహృదయమేవాగ్నిమాధత్తే ద్వాదశసు విక్రామేష్వగ్నిమాదధీత ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరా దేవైనమవరుధ్యాధత్తే యద్వాదశసు విక్రామేష్వాదధీత పరిమితమవరుంధేత చక్షుర్నిమిత ఆదధీత యద్వాదశ విక్రామా ఇది పరిమితం చైవాపరిమితం చావరుంధే అనృతం వై వాచా వదతి అనృతం మనసాధ్యాయతే చక్షుర్వై సత్యం అద్రా విద్యాః అదర్శమితి తత్సత్యం యశ్చక్షుర్నిమితేగ్నిమాధత్తే సత్య ఏవైనమాధత్తే తస్మాదాయితాగ్నిర్నానృతం వదేత్ నాస్య బ్రాహ్మణో నాశ్వాన్ గృహేత సత్యేష్యాగ్నిరాహిత ఆగ్నేయే వై రాత్రి ఆగ్నేయా పశవ ఐంద్రమహః నక్తంగార్హపత్యమాదధాతే పశూనేవరుంధే దివాహవనీయం ఇంద్రియమేవరుంధే అర్ధోదితే సూర్య ఆహవనీయమాదధాతే ఏతస్మిన్ వై లోకే ప్రజాపతి ప్రజా అసృజత ప్రజా ఏవ తద్యజమాన సృజతే అసోభూతం చైవ భవిష్యచ్చావరుంధే ఇడా వైవానవైయజ్ఞానోకాశిన్యాసీర్ సాశృణోత్ అసురా అగ్నిమాదధతైతి తదగచ్చత్ తాహవనీయమగ్ర ఆదధత అథగార్హపత్యం అథాన్వాహార్యపచనం సాబ్రవీత్ ప్రహేచ్యేషా విశ్రీరకాద్ భద్రా భూత్వా పరా భవిష్యంతేతి యస్యైవమగ్నిరాధీయతే ప్రహేచ్యస్య శ్రీరేతి భద్రో భూత్వా పరా భవతి సా శృణోత్ దేవా అగ్నిమాదధ ఇది తదగచ్చత్ తేన్వాహార్యపచనమగ్ర ఆదధత అథగార్హపత్యం అథాహవనీయం సాబ్రవీర్ ప్రాచ్యేషాశ్రీరగాద్ భద్రా భూత్వా సువర్గం లోకమేష్యంతి ప్రజాంతు నవేక్ష్యంత ఇది యస్యైవమగ్నిరాధీయతే ప్రాచ్యస్య శ్రీరేతి భద్రో భూత్వా సువర్గం లోకమేతి ప్రజాంతునవిందతే సాబ్రవీది రామనం తథా వా అహంతవాగ్నిమధాస్యామి యథా ప్రజయా పశుభిర్మిథునే జనిష్యతే ప్రత్యస్మిన్ లోకే స్థాస్యతి అధిసువర్గం లోకం జేష్యతీతి గార్హవత్యమగ్ర ఆదధాత్ గార్హవత్యం వా అను ప్రజా పశవ ప్రజాజంతే గార్హవత్యే నైవాస్మై ప్రజా పశూన్ ప్రాజనయత్ అథాన్వాహార్యపచనం నిర్యంగివా అయం లోక అస్మిన్నేవ తేన లోకే ప్రత్యతిష్టత్ అథాహవనీయం తేనైవ సువర్గం లోకమభ్యజయత్ యస్యైవమగ్నిరాధీయతే ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే ప్రత్యస్మిన్ లోకే తిష్టతి అభిసువర్గం లోకం జయతి యస్య వా అయథా దేవతమగ్నిరాధీయతే ఆ దేవతాభ్యోగశ్యే తాబీజాన్ భవతి యస్య యథా దేవతం న దేవతాభ్య ఆవృశ్యే తీజాన్ భవతి భృగోణాం త్వాంగిరసాం వ్రతపరే వ్రతేణాదధామేతి భృగ్వం గిరసామాదధ్యాత్ ఆదిత్యానాం త్వా దేవానాం వ్రతపదే వ్రతేణాదధామేత్యన్యాసాం బ్రాహ్మణీనాం ప్రజానాం వరుణస్య త్వారాజ్ఞో వ్రతపదే వ్రతేణాదధామేతి రాజ్ఞః ఇంద్రస్ేంద్రియేణ వ్రతపదే వ్రతేణాదధామేతి రాజన్యస్య మహాస్వాగ్రామణ్యా వ్రతపదే వ్రతేణాదధామేతి వైశ్యస్య ఋషూణాం త్వా దేవానాం వ్రతపదే వ్రతేణాదధామేతి రథకారస్య యథా దేవతమగ్నిరాధీయతే న దేవతాభ్య ఆవృశ్యతే వసీజాన్ భవతి ప్రజాపతిర్వాచః సత్యమపశ్యత్ తేనాగ్నిమాధత్త తేన వై స ఆర్ధ్నోత్ భూర్భువస్సు వైత్యాః ఏతద్వై వాచః సత్యం యేతేనాగ్నిమాధత్తే రధ్నోత్యేవ అసో సత్యప్రాశోరేవ భవతి అసో య ఏవం విద్వానభికరతి శృణుత ఏవైనం భూరిత్యాహ ప్రజా ఏవ తద్యజమాన సృజతే భువ ఇత్యాహ తస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి సువరిత్యాహ సువర్గ ఏవ లోకే ప్రతిష్ఠతి త్రిభిరక్షరైర్గార్హపత్యమాదధాతి త్రయ ఇమె లోకాః ఏష్వేవైనం లోకేషు ప్రతిష్ఠితమాధత్తే సర్వే పంచభిరాహవనీయం సువర్గాయ వా ఏష లోకాయాధీయతే యదాహవనీయః సువర్గరేవాస్మై లోకే వాచః సత్యకం సర్వమాప్నోతి త్రిభిర్గార్హపత్యమాదధాతి పంచభిరాహవనీయం అష్టౌ సంపద్యంతే అష్టాక్షరా గాయత్రీ గాయత్రోగ్నిః యావానేవాగ్నిః తమాధత్తే ప్రజాపతి ప్రజా అసృజత అస్మాత్సృష్టా పరాశీరాయన్ తాభ్యోజ్యోతిగృహ్ణా సంజోతిః పశ్యంతే ప్రజా అభిసమావర్తంత ఉపరి వాగ్నిముద్గృహీయాదుద్ధరన్ జ్యోతిరేవ పశ్యంతే ప్రజాయమానమభిసమావర్తంతే ప్రజాపతే రక్ష్యశ్వయత్ తత్పరాపదత్ తదశ్వోభవత్ తదశ్వస్యాశ్వత్వం ఏష వై ప్రజాపతిః యదగ్నిః ప్రజాపత్యోశ్వః యదశ్వం పురస్తాన్నయతి స్వమేవ యక్ష పశ్యన్ ప్రజాపతిరనోదేతి వజ్రీవా ఏష యదశ్వః యదశ్వం పురస్తాన్నయతి జాతానేవ భ్రాతృవ్యాన్ ప్రణుదతే పునరావర్తయతి జనిష్యమాణానేవ ప్రతినుదతే న్యాహవనే యోగార్హపత్యమకామయత నిగార్హపత్య ఆహవనీయం తౌ విభాజన్నాశక్నోత్ సోశ్వః పూర్వమాడ్భూత్వా ప్రాంచం పూర్వముదవహత్ తత్పూర్వమాహత్ పూర్వమాడ్త్వం యదశ్వం పురస్తాన్వయతి విభక్తిరేవైన యోస్సా అథో నానావీర్యా వేవైనౌ కురుతే యదుపర్యుపరిశిరోహరేత్ ప్రాణాన విచ్ఛిన్యాత్ అథోధ శిరోహరతి ప్రాణానాంగోపేథాయ ఇయత్యగ్రే హరతి అథేయత్యథేయతి త్రయ ఇమే లోకాః ఏష్వే వైనం లోకేషు ప్రతిష్ఠితమాధత్తే ప్రజాపతిరగ్నిమసృజత సోమిభే ప్రమాధక్ష్యతేతి తస్య త్రేధా మహిమానం వ్యౌహర శాంత్యా అప్రదాహాయ యత్రేధాగ్నిమధీయతే మహిమానమేవాస్య తద్వ్యోహతి శాంత్యా అప్రదాహాయ పునరావర్తయతి మహిమానమేవాస్య సందధాతి పశుర్వా ఏష యదశ్వః ఏష రుద్రః యదగ్నిః యదశ్వస్య పరేగ్నిమాదధ్యాత్ రుద్రాయ పశూనపి దధ్యాత్ అపశుర్యజమానస్యాత్ యన్నాక్రమయేత్ అనవరుద్ధా అస్య పశవస్యః పార్శ్వత ఆక్రమయేత్ యథాహితస్యాగ్నేరంగారా అభ్యమవర్తేరన్ అవరుద్ధాస్య పశవో భవంతే న రుద్రాయాపి దధాతి తేణి హవేగం శనిర్వపతి విరాజదేవ విక్రాంతం యజమానో న విక్రమతే అగ్నజే పవమానాయ అగ్నజే పాపకాయ అగ్నజే శుచయే యదగ్నజే పవమానాయ నిర్వపతి పునాచేవైనం యదగ్నజే పాపకాయ ఊత ఏవాస్మిన్నన్నాద్యం దధాతి యదగ్నజే శుచగే బ్రహ్మవర్చసమేవాస్మిన్నుపరిష్టాద్దధాతి దేవాసురాః సంయత్తా ఆసన్ తే దేవా విజయముపజంతః అగ్నౌ వామం వసుసన్యదధత ఇదమనా భవిష్యతి యది నో జేష్యంతీతి తదగ్నిర్నోత్సహమశక్నోత్ తత్రేధా విన్యదధాత్ పశుషృతీజం అప్సుతృతీజం ఆదిత్యే తృతీజం తద్దేవా విజిత్య పునరవానురుత్సంత ఏజే పవమానాయ పురోడాశమష్టాకపాలన్నిరవపన్ పశవో వా అగ్ని పవమాన తదేవ పశుశ్వాసీత్ తేనావారుంధర హేగ్నే పవకాయ ఆభో వా అగ్ని పవక యేవాశ్వాసీత్ తేనావారుంధత తేజ్ఞేషుచగే అసౌ వా ఆదిత్యోగ్నిశ్రుతి యేవాదిత్య ఆసీత్ తేనావారుంధత బ్రహ్మవాదినో వదంతి అనుభోగాధేయ ఆగ్నేయో వా అష్టాకపాలోగ్న్యాధేయమితి వ్యక్తం నిర్వపేత్ నైతాని యథాత్మా స్యాత్ నాంగాని తాదృగేవ తత్ యదేతాని నిర్వపేత్ నాదాం యథాంగాని స్యః నాత్మా తాదృగేవ తత్ ఉభయాని సహ నిరుక్త్యాని యజ్ఞస్య సాత్మత్వాయ ఉభయం వా ఏతస్యేంద్రియం వీర్యమాప్యతే యోగ్నిమాధత్తే ఐంద్రాగ్నమేకాదశకపాలమన నిర్వపేత్ ఆదిత్యంతరం ఇంద్రాగ్నే వై దేవానామజాతయామానౌ యే ఏవ దేవతే అజాతయామ్ని తాభ్యామేవాస్మా ఇంద్రియం వేత్యమవరుంధే ఆదిత్యో భవతి ఇయం వా అదితిః అస్యామేవ ప్రతిష్ఠతి ధేయం వై వా ఏతద్రేతః యదాజ్యం అనడుహస్తండులాః మిథునమేవరుంధే ఘృతే భవతి యజ్ఞస్యాలోక్షాంతత్వాయ చత్వార ఆర్షేయా ప్రాశ్నంతి దిశామేవ జ్యోతిషిజుహోతి పశవో వా ఏతాని హవేగంహి ఏష రుద్ర యదగ్నిః యత్సద్య ఏతాని హవేగంహి నిర్వపేత్ రుద్రాయ పశూనపి దధ్యాత్ అపశుర్యజమాన స్యాత్ యన్నామ నిర్వపేత్ అనవరుద్ధా అస్య పశవస్యః ద్వాదశసురాత్రేష్వర్వపేత్ సంవత్సర ప్రతిమా వై ద్వాదశరాత్రయ సంవత్సరేమాసై రుద్రపుంసమయుత్వా పశూనవరుంధే యదేకమేకమేతాని హవేగుంషి నిర్వపేత్ యథాత్రేణ్యావపనాని పూరజేత్ తాదృక్తత్ న ప్రజననముచ్ఛిగుంషేత్ ఏకం నిరుత్య ఉత్తరే సమస్యేత్ తృతీయమేవాస్మై లోకముచ్ఛిగుంషతి ప్రజననాయ తం ప్రజయా పశుభిరణు ప్రజాయతే అసో యజ్ఞస్యైవైషాధిక్రాంతిః రథచక్రం ప్రవర్తయతి మనుష్యరథేనైవ దేవరథం ప్రత్యవరోహతి బ్రహ్మవాదినో వదంతి హోతవ్యమగ్నిహోత్ర నహోతవ్యామితి యద్యజుషా జుహుయాద్ అజథా పూర్వమాహుతే జుహుయాద్ యన్న జుహుయాద్ అగ్నిః పరా భవేత్ తూష్ణీమేవ హోతవ్యం యథా పూర్వమాహుతే జుహోతి నాగ్నిః పరా భవతి అగ్నిధే దదాతి అగ్నిముఖానే వర్తోన్ ప్రేణాతి ఉపగర్హణం దదాతి రూపాణామవరుద్ధ్యై అశ్వం బ్రహ్మణే ఇంద్రియమేవరుంధే ధేనుగం హోత్రే ఆశిష ఏవరుంధే అనడ్వాహమధ్వర్యవే బన్హిర్వా అనడ్వాన్ బన్హిరధ్వర్య బన్హినైవ బన్హియజ్ఞస్యావరుంధే మిథునౌ గావౌ దదాతి మిథునస్యావరుద్ధ్యై వాసో దదాతి సర్వదేవత్యం వై వాసః సర్వా ఏవ దేవతాః ప్రీణాతి ఆ ద్వాదశభ్యో దదాతి ద్వాదశ వాసాః సంవత్సరః సంవత్సర ఏవ ప్రతిష్ఠతి కామూర్ధ్వందేజం అపరిమితస్యావరుధ్యై ఘర్మశిరస్తదయమగ్ని సంప్రయ పశుభిర్భవత్ ఛగ్నిస్తోకాయతనయాయజుచ్ఛ పాత ప్రాణస్తదయమగ్ని సంప్రయ పశుభిర్భవత్ స్వదితం లోకాయతనయాయ పితుంపచ ప్రాచీమన ప్రతిశంప్రేహి విద్వాన్ అగ్నేరగ్నే పరో అగ్నిర్భవేహ విశ్వా ఆశాదీద్యా నో విభాహి ఊర్జం నోధే ద్విపదే చతుష్పదే అర్కశ్చక్షుస్తదసౌసౌర్యస్తదయమగ్ని సంప్రియ పశుభిర్భవత్ పిత్తే శుక్ర శుక్రం వర్చ శుక్రాతనో శుక్రం జ్యోతిరజస్రం తేన మేదీజిహి నత్వాదుధే అగ్నినాగ్నే బ్రహ్మణా ఆనశే వ్యానశే సర్వమాయుర్వ్యానశే ఏతే అగ్నే శివే తనువో విరాట్చ స్వరాట్చ దేవావిశతాం దేవాజిన్వతాం ఏతే అగ్నే శివే తనువో సమ్రాట్చాభిభోశ్చ దేవావిశతాం దేవాజిన్వతాం ఏతే అగ్నే శివే తనువో విభోశ్చ పరిభోశ్చ తేమావిశతాం తేమాజిన్వతాం ఏతే అగ్నే శివే తనువో రభ్యే చ ప్రభూతిశ్చ తేమావిశతాం తేమాజిన్వతాం యాస్తే అగ్నే శివాస్తనువః తాభిస్త్వాదధే యాస్తే అగ్నే ఘోరాస్తనువః తాభిరమం గచ్చ ఇమేవా ఏతే లోకా అగ్నయః తే గదవ్యావృత్త ఆధీయేరన్ శోచయే దుర్యజమానం ధర్మశిరైతి గార్హపత్యమాదధాతి పాత ప్రాణ ఇత్యన్వాహార్యపచనం అర్కశ్చక్షురిత్యాహవనీయం తే నైవైనాన్యావర్తయతి తథా న శోచయంతి యజమానం రథందరమభిగాయతే గార్హపత్య ఆధీయమానే రాధంతరో వా అయం లోక అస్మిన్నేవైనం లోకే ప్రతిష్ఠితమాధత్తే వామదేవ్యమభిగాయత ఉద్భిజమాణే అంతరిక్షం వై వామదేవ్యం అంతరిక్ష ఏవైనం ప్రతిష్ఠితమాధత్తే అథో శాంతిర్వై వామదేవ్యం శాంతమేవైనం పశవ్యముద్ధరతే బృహదభిగాయత ఆహవనీయ ఆధీయమానే బార్హతో వా అసౌ లోక అనస్మిన్నేవైనం లోకే ప్రతిష్ఠితమాధత్తే ప్రజాపతిరగ్నిమసృజత తోశ్రోవారో భూత్వా పరాణైర్ సంవారవంతీయే నావారయత తద్వారవంతీయస్య వారవంతీయత్వం శైతేన శ్యేతి అకురుత తచ్చైతస్య శైతత్వం యద్వారవంతీయమభిగాయతే వారయత్వైవైనం ప్రతిష్ఠితమాధత్తే శైతేన శ్యేతీకురుతే ధర్మశిరైతి గార్హపత్యమాదధాతి సశీర్షాణమేవైనమాధత్తే ఉపైనముత్తరో యజ్ఞానమతి రుద్రో వా ఏష యదగ్నిః స ఆధీయమాన ఈశ్వరో యజమానస్య పశోర్హింసితా సంప్రియ పశుభిర్భువజిత్యాహ పశుభిరేవైనకం సంప్రియం కరోతి పశూనామహిగుంసాయే షడ్జస్తోకాయతనయాయజచ్చేత్యాహ ఆశిషమేవైతామాసాస్తే తాత ప్రాణ ఇత్యన్వాహార్యపచనం స ప్రాణమేవైనమాధత్తే స్వజితం తోకాయతనయాయ పితుం పచేత్యాహ అన్నమేవాస్మై స్వదయతి ప్రాచీమను ప్రతిశం ప్రేహి విద్వానిత్యాహ విభక్తిరేవేన యోస్సా అథో నానావేర్యాదేవేన కురుతే ఊర్జం నోధే ద్విపదే చతుష్పద ఇత్యాహ ఆశిషమేవైతామాసాస్తే అర్కశ్చక్షురిత్యాహవనీయం అర్కో వై దేవానామన్నం అన్నమేవరుంధే తేన మేదే దిహేత్యాహ సమింధ ఏవైనం ఆనశేవ్యానశ ఇది త్రిరుదింగయతి ప్రజతి మే లోకా ఏష్ే వైనం లోకేష ప్రతిష్ఠితమాధత్తే తత్తథాన కార్యం దీంగితమ ప్రతిష్ఠితమాదధీత ఉద్ధృత్యైవాధాయాభిమంత్రియ అవీంగితమేవైనం ప్రతిష్ఠితమాధత్తే విరాట్స్వరాక్షయాస్ అగ్నే శివాస్తనువస్తాభిస్వాదధయిత్యాహేవా అగ్నే శివాస్తనువ తాభిరేమైనకం సమర్థయతే యాస్ అగ్నే ఘోరాస్తనువస్తాభిరవం గచ్చేతి బ్రోజాద్యన్విష్యాద్భిరేమైనం వరాభావయతే శమే గర్భాదగ్ని మంథతే ఏషా వా అగ్నేయాతనా తామేవాస్మై జనయతి అజలి పుత్రకామా సాధ్యేభ్యో దేవేభ్యో బ్రహ్మౌదనమపచత్ తస్యా ఉక్షేషణమదదుః తత్ప్రాశ్నాత్ సారేతో భక్త తస్యై ధాతాచార్యమాచా జాయేతాం సాధ్వితీయమపచత్ తస్యా ఉక్షేషణమదదుః తత్ప్రాశ్నాద్ సారేతో ధత్త తస్యై మిత్రశ్చ వరుణశ్చ జాయేతాం సారదేయమపచత్ తస్యా ఉక్షేషణమదదుః తత్ప్రాశ్నాద్ సారేతో ధత్త తస్యా అగంశశ్చ భగశ్చ జాయేతాం సా చతుర్థమపచత్ తస్యా ఉక్షేషణమదదుః తత్ప్రాశ్నాద్ సారేతో ధత్త తస్యా వివస్వాగిష్టాజాయేతా బ్రహ్మోదనం పచతే రేతలేవ తద్దధాది ప్రాశ్నం బ్రాహ్మణ ఓదనం విరాజ్యముచ్ఛిష్యతే తేన సమిధోభ్యజ్యాదధాది ఉచ్ఛేషణాద్వారేతో ధత్త ఉచ్ఛేషణాదేవ తద్రేతో ధత్తే అస్తి వా ఏతత్ యత్సమిధ ఏతద్రేత యరాజ్యమిభ్యజ్యాదధాది అరక్షేమ తద్రేతసి దాతి తిస్ర ఆదధాతి మిథునత్వాయ యదేర్భవంతి ప్రజాపతినా యజ్ఞముఖేన సంవితాః యదేర్భవంతి యజ్ఞపరుషా సంవితాః యదేర్భవంతి ఏతావద్వై పురుషే వీర్యం వీర్య సంవితాః ఆర్ద్రవంతే ఆర్ద్రమి బహిరేత శిష్యతే చిత్రియశ్వత్థస్యాదధాతి చిత్రమేవ భవతి ఘృతవతీభిరాదధాతి ఏతద్వా అగ్నే ప్రియం ధావ యద్ఘృతం ప్రియేణైవైనం ధామ్నా సమర్థయతి అథో తేజసా రాజత్రేభిర్బ్రాహ్మణస్యాదధ్యాత్ రాజప్రసందా వై బ్రాహ్మణ స్వస్య ఛందస ప్రత్యయమస్తాయ దృష్టగ్భీరాజన్యస్య దృష్టఛందా వై రాజన్యః స్వస్య ఛందస ప్రత్యయమస్తాయ జగతే ధర్వైష్యస్య జగతే ఛందా వై వైష్యః స్వస్య ఛందస ప్రత్యయమస్తాయ తగం సంవత్సరం గోపాయేత్ సంవత్సరగం హిరేతో హితం వద్ధరే యజ్ఞేనగం సంవత్సరేణోపనమేత్ సమిభ పునరాదధ్యాత్ రేత ఏవ గద్ధితం వర్ధమానమేతి నమాగం సమశ్నీయాత్ నస్త్రియముపేజాత్ యన్మాగం సమశ్నీయాత్ యత్స్త్రియముపేజాత్ నిర్వీర్య స్యాత్ నైనమగ్నిరుపనమేత్ స్వాభాస్యమానో బ్రహ్మోదనం వదతి ఆదిత్యా వా ఇత ఉత్తమాస్వర్గం లోకమానం తే వా ఇతోయంతం ప్రతినుదంతే ఏతే ఖలు వాదిత్యాబ్రాహ్మణా తైరేవ సంతం గచ్చతి నైనం ప్రతినుదంతే బ్రహ్మవాదినో వదంతి వాస అగ్నికార్య యోస్మై ప్రజా పశోన్ ప్రజనయతే సల్కేస్తాగుం రాత్రిమగ్నిమిన్ధీత తస్మిన్నుపద్మిషమరణీ నిష్టవేత్ యథర్షభాజ వాసితాన్యా విచ్ఛాయతే తాదృగేవ తత్ అపోజోహ్యహస్మాగ్నిం వంసరి సైవ సాగ్నే సంతతి సంవధిత్వా ప్రాంచముద్ధరతి సంవత్సరమేవ తద్రేతో హితం ప్రజనయతి అనాహితస్తస్యాగ్నేత్యాహుః యః సమిభోదాధాయాగ్నిమాధత్తయతి తా సంవత్సరే పురస్తాదాదధ్యాత్ సంవత్సరా దేవైనమవనధ్యాధత్తే యది సంవత్సరేనాదధ్యాత్ ద్వాదశ్యాం పురస్తాదాదధ్యాత్ సంవత్సర ప్రతిమావే ద్వాదశరాత్రయః సంవత్సరమేవాస్యాహితా భవంతి యది ద్వాదశ్యాన్నాదధ్యాత్ త్రయే పురస్తాదాదధ్యాత్ ఆహితా ఏవాస్య భవంతి ప్రజాపతి ప్రజా అసృజత సనిరిచాణోమన్యత సతపోతప్యత స ఆత్మన్వీర్యమపశ్యత్ తలవర్ధత తలస్మాత్సహసోర్ధ్వమసృజ్యత సా విరాడభవత్ తాన్ దేవాసురావ్యగృహత సోబ్రవీత్ ప్రజాపతి మమ వా ఏషా దోహా ఏవ యుష్మాకమితి సా తత ప్రాచ్యుదక్రామత్ తత్ప్రజాపతి పర్యగృహ్ణాత్ అథర్వపితుం మే గోపాయేతి సా ద్వితీయముదక్రామత్ తత్ప్రజాపతి పర్యగృహ్ణాత్ నర్య ప్రజాం మే గోపాయేతి సా తృతీయముదక్రామత్ తత్ప్రజాపతి పర్యగృహ్ణాత్ సగ్రస్య పశోన్మే గోపాయేతి సా చతుర్థముదక్రామత్ తత్ప్రజాపతి పర్యగృహ్ణాత్ సప్రసతామే గోపాయేతి సా పంచమౌదక్రామత్ తత్ప్రజాపతి పర్యగృహ్ణాత్ అహే బుద్ధియ మంత్రం మే గోపాయేతి అగ్నేవసాతాన్యక్రమత తాన్ ప్రజాపతి పర్యగృహ్ణాత్ అథో పంక్తిమేవ పంక్తిర్వా ఏషా బ్రాహ్మణే ప్రవిష్టా తామాత్మనోర్మిమీతే జరగ్నిరాధీయతే తస్మాదేతావంతోగ్నిర ఆధీయంతే పాంతం వా ఇదగం సర్వం పాంతే నైవ పాంతగ్రస్పృణోతి అథర్వమిదం మే గోపాయేత్యాహ అన్నమేవైతేన స్పృణోతి నర్య ప్రజాం మే గోపాయేత్యాహ ప్రజామేవైతేన స్పృణోతి సర్గస్య పశోన్మే గోపాయేత్యాహ పశూనేవైతేన స్పృణోతి తప్రసథాం మే గోపాయేత్యాహ సభామేవైతేనేంద్రియగ్రస్పృణోతి అహే బుద్ధయ మంత్రం మే గోపాయేత్యాహ మంత్రమేవైతేన శ్రియగ్రస్పృణోతి యదన్వాహార్యపచనేన్వాహార్యం పచంతి రేదసోస్యాభీష్ట ప్రీత యద్గార్హపత్య ఆజ్యమధిశ్రయంతి సంపత్నీర్యాజయంతి రేదసోస్యాభీష్ట ప్రీత యదాహవనీయే జుహ్వతి రేదసోస్యాభీష్ట ప్రీత యత్సభాయాం విజయంతే రేదసోస్యాభీష్ట ప్రీత యదావసథేన్నగం హరంతి తేన సోస్యాభీష్ట ప్రీత తథాస్య సర్వే ప్రీతా అభీష్టా ఆధీయంతే ప్రవసమేష్యమేవముపతిష్టేతైకమేకం యథా బ్రాహ్మణాయ గృహే వాసినే పరిదాయ గృహానేతి తాదృగేవ తత్ పునరాగత్యోపతిష్టతే సాభాగేయమేవైషాంతత్ సా తత ఊర్ధ్వారోహత్ సారోహిణ్యభవత్ తద్రోహిణ్యే రోహిణి త్వం రోహిణ్యామగ్నిమాదధీత స ఏవైనయ్యో నౌ ప్రతిష్ఠితమాధత్తే ప్రజ్ఞాప్యేన ఇది ప్రథమాష్టకే ప్రథమ ప్రశ్న సమాప్తః.